మమతనే మధువు లేనిదే చేదు మనిషికో స్నేహం మనసుకో దాహం. ఒక చిలక ఒత్తికైంది మరు చిలక మచ్చికైంది. కట్టగట్టి ఆ పాలన్న గంగ పొంగులాగేనా ప్రేమలేని నారీనేలా పువ్వులిన్ని పూచేనా. మనిషి లేని నాడు దేవుడైన లేడు మంచినీ కాచేవాడు దేవుడికి తోడు. మనిషికో స్నేహం మనసుకో దాహం మనిషికో స్నేహం మనసుతో దాహం. లేనిదే జీవం లేదు జీవితం కానీ కాదు మమతనే మధు లేనిదే చేదు మనిషికో స్నేహం మనసుతో దాహం. మనసుకో దాహం.